ఐషిరం అభిద్యుమ్నం బృహద్యా ఆశా ఆజేషస్వత సాయిదే హాయిద వారాయి వాయో వాయి గోషమ్మా యమోవాయో ఆవచస్వ స్వాతోయర్ణ విశ్వాదే వాషిం దివ పావా స్వారే తాయి మహాయన్మాన్ ధ్యాయోయేత్రీతం ప్రాణాయర్మాయ విశ్వాపరిప్రియా పాఠా యాయో ఓ ఏ ఇక Yeah. శుభ్రజా సమా ఆ ఆ జిద్వాద రేహోయ్ అభీషవాద్యం పరితోడిజతా Da Oh.